ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే క్షణం నిన్ను వీడి నేనుండలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాది వెన్నెలలోన కొంగును కడలి నిన్నే చూసిన వేళ నిందులు చెలిని బంధం నీదే నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఎప్పుడు నేనుండాలి ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి